ఉంటా జాతరలో నా జింగా జింగా జంకల్ గట్టి రంగుల్ రాటం దీర్ఘా దీర్ఘా చమ్మీకుంటా జాతరలో నా జింగా జింగా జంకల్ గట్టి రంగుల్ రాటం దీర్ఘా దీర్ఘా నమ్మవా ఎక్క పెట్టిండు చెక్కవండి నాకంతా తిప్పి సుపిండు తగ్గరుండి సిగ్గంటూ నొట్ల పెట్టిండు సిక్కగట్టి సిగ్గంటే సౌక్కన విండు ఆడి తోడి చెమ్మీకుంటా జాతరలో నా జింకా జింకా జంటల్ గడ్డి రంగుల రాతం దీర్ఘా దీర్ఘా చెమ్మీకుంటా జాతరలో నా జింకా జింకా జంటల్ గట్టి రంగుల రాతం దీర్ఘా దీర్ఘా జాతరలో నా జింగా జింగా జంటల్ గట్టి రంగుల రాతం దీర్ఘా దీర్ఘా నమ్మవా ఎక్క పెట్టిండు చెక్కవండి నాకంతా తిప్పి సుపిండు దగ్గరుండి సిగ్గంటూ నొట్ల పెట్టిండు చెక్క గట్టి సిగ్గంటే సొగ్గన విండు ఆడే తోడే ఉంటే జల్సా జల్సా అవులే ఆడే మళ్ళా నాదా నిషా చెమ్మీకుంటా జాతరలో నా జింగా జింగా జంటల్ గట్టి రంగుల రత్నం దీర్ఘా దీర్ఘా చెమ్మీకుంటా జాతరలో నా జింగా జింగా జంటల్ గట్టి రంగుల రత్నం దీర్ఘా దీర్ఘా చెక్కవండి నాకంతా తిప్పి సుపిండు దగ్గరుండి సిగ్గంటూ నొట్ల పెట్టిండు సెగ్గ గట్టి సిగ్గంటే సొగ్గన విండు ఆడే తోడే ఉంటే ఆడే మళ్ళా నాదా నిషా చెమ్మీకుంటా జాతరలో నా జింగా జింగా చెట్టలు గట్టి రంగుల రత్నం దీర్ఘా దీర్ఘా